ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే ప్రియతమా నే నిజట కుశలమే నీ వచట కుశలమా ముందు నీ వచట తర్వాత నేనిచ్చట అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే ఇలా రాజా